بسم الله الرحمن الرحيم حميم تنزيل من الرحمن الرحيم كتاب فصلت آياته قرآنا عربيا لقوم يعلمون بشيرا ونذيرا అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. హామీన్, ఇది కరుణామయుడు కృపాశీలుడు అయిన దేవుని సన్నిధి నుండి అవతరింపజేయబడింది. స్పష్టంగా వివరించబడిన వాక్యాలు కల గ్రంథం. అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖురాను జ్ఞానుల కొరకు. ఇది శుభవార్తలను ఇచ్చేది, భయపెట్టేదీను. కాని వారిలో చాలామంది దాని పట్ల విముఖులయ్యారు, కనుక వారు వినరు. వారు ఇలా అంటారు, నీవు దేనివైపునకు మమ్మల్ని పిలుస్తున్నావో దానిని గురించి మా హృదయాలను తెరలు కప్పివేశాయి, మా చెవులు చెవిటివైపోయాయి, మాకు నీకు మధ్య ఒక తెర అడ్డుపడింది, నీవు నీ పని చెయ్యి, మేము మా పని చేస్తాము. فاستقيموا إليه واستغفروه وويل للمشركين الذين لا يؤتون الزكاة وهم بالآخرة هم كافرون إن الذين آمنوا وعملوا الصالحات لهم أجر غير ممنون ప్రవక్త వారితో ఇలా అను, నేను కూడా మీలాంటి ఒక మనిషినే. వహీ ద్వారా నాకు ఇలా తెలుపబడుతోంది, మీ దేవుడు కేవలం ఒకే దేవుడు, కనుక మీరు నేరుగా ఆయన వైపునకే మరలండి, క్షమించు అని ఆయనను వేడుకోండి. జకాతు ఇవ్వని వారును పరలోకాన్ని తిరస్కరించేవారును అయినా బహుదైవారాధకులు వినాశం పాలవుతారు. ఇక విశ్వసించి మంచి పనులు చేసిన వారు నిశ్చయంగా వారికి ఎడతెగని ప్రతిఫలం లభిస్తుంది. ذلك رب العالمين وجعل فيها رواسي من فوقها وبارك فيها وقدر فيها أقواتها في أربعة أيام سواء للسائلين ثم استوى إلى السماء وهي دخان فقال لها وللأرض ائتيا طوعا أو كرها قالتا أتينا طائعين فقضاهن سبع سماوات في يومين وأوحى في كل سماء أمرها وزينا